సూక్ష్మక్రిములు పుస్తకం 5వ భాగం. పాశ్చర్ చెప్పింది నిజమని నమ్మకం ఏమిటి? సూక్ష్మక్రిములు నీటిలోనూ దూదిలోనూ కూడా వాటంతటా అవి పుట్టి ఉండవచ్చునేమో. దీనిని పరీక్షించడానికి పాశ్చర్ సూక్ష్మక్రిములు లేని ఓ దూది పింజలోంచి గాలిని పోనిచ్చాడు. అలా వడబోసిన గాలినే అటువంటిదే మరో దూదిలోంచి పోనిచ్చాడు. ఆ దూదిని నీటిలో వేశాడు. ఈసారి నీటిలో సూక్ష్మక్రిములు దొరకలేదు. మొదటిసారి దూదిలోంచి గాలి పోనిచ్చి వడపోసినప్పుడు సూక్ష్మక్రిములు పోయాయి. రెండవ దూది పింజలోనూ ప్రక్షాళన చేయబడ్డ నీటిలోనూ మళ్ళీ సూక్ష్మక్రిములు పుట్టలేదు. ఆ విధంగా పాశ్చర్ మన చుట్టూ గాలిలో సూక్ష్మక్రిములు తేలుతూ ఉంటాయని, ధూళి కణాలకి అతుక్కుని ఉంటాయని నిరూపించాడు. మరిగించిన మాంసరసానికి గాలి సోకినప్పుడు ఆ రసానికి గాలిలోని ధూళి కణాలు అంటుకుంటే సూక్ష్మక్రిములతో సంపర్కం ఏర్పడుతుంది. అందువలనే రసంలో సూక్ష్మక్రిములు ఏర్పడతాయి. సూక్ష్మక్రిములు లేని గాలికి రసానికి మధ్య సంపర్కం కలిగించడం ఎలా అని ఆలోచించసాగాడు పాశ్చర్. అలా చేసినప్పుడు రసంలో సూక్ష్మక్రిములు ఉద్భవించకపోయినట్లయితే గాలిలో సూక్ష్మక్రిములను పోషించే రసాయనమేమీ లేదని తేలుతుంది. దీనిని బట్టి సూక్ష్మక్రిములు ఎప్పుడూ ఇతర సూక్ష్మక్రిముల నుండే ఉత్పన్నమవుతాయని, వాటంతటా అవి పుట్టటం అన్న సిద్ధాంతం తప్పని తెలుస్తుంది. ఈ విషయం తేల్చడానికి పాశ్చర్ ఓ చక్కని ప్రయోగం చేశాడు. ఓ జాడీలో సగం నిండుగా మాంసరసం తీసుకున్నాడు. జాడీపై నుండి ఓ సన్నని పొడవైన నాళం బయటికి వస్తోంది. ఈ నాళం మొదట గాలిలో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వంగి మళ్ళీ పైకి వంపు తిరిగి ఉంది. పాశ్చర్ రసాన్ని మరిగించసాగాడు. రసం వేడెక్కి మరుక్కి వస్తుండగా పైనున్న సన్నని నాళంలోంచి ఆవిర్లు పైకొస్తున్నాయి. ఆ వేడికి రసంలోనూ పైన నాళంలోనూ కూడా సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోతాయి. ఇప్పుడు పాశ్చర్ రసాన్ని చల్లారనిచ్చాడు. నాళం చివర మూత బిగించలేదు. బయట ఉన్న గాలికి నాళంలో ఉన్న రసానికి మధ్య సంపర్కం కలగనిచ్చాడు. బయట నుంచి వచ్చే చల్లని గాలి నాళంలోంచి ప్రవహిస్తూ రసాన్ని తాకగలదు, గాలి సోకగలదు. కానీ గాలిలోని ధూళి లోపలికి ప్రవేశించలేదు. నాళంలో కిందకి వంపు తిరిగి ఉన్న భాగంలో ధూళి అంతా పేరుకుంది. ఆ వంపు నుండి ధూళి మళ్ళీ పైకెక్కి జాడీలోనికి ప్రవేశించలేకపోయింది. పాశ్చర్ ఇప్పుడు ఆ రసాన్ని అలాగే కొంతకాలం నిల్వ ఉండనిచ్చాడు. అలా కొన్ని నెలల పాటు రసాన్ని నిల్వ ఉంచినప్పటికీ రసంలో సూక్ష్మక్రిములు పుట్టలేదు. చల్లని బయటి గాలి, అందులోని రసాయనాలు, రసాన్ని చేరుకోగలుగుతున్న ధూళి కణాలు చేరుకునేంత వరకు రసంలో సూక్ష్మక్రిములు ఉత్పన్నం కాలేదు. ఇప్పుడు పాశ్చర్ జాడీ యొక్క నాళాన్ని విరిచేశాడు. ఇప్పుడు ధూళి కూడా రసాన్ని చేరుకోగలదు. రాత్రికి రాత్రి రసం నిండా సూక్ష్మక్రిములు పుట్టుకొచ్చాయి. 1864లో పాశ్చర్ ఈ ప్రయోగాలని, వాటి ఫలితాలని వెల్లడి చేశాడు. ఇతరులు కూడా అవే ప్రయోగాలను చేసి అవే ఫలితాలు పొందారు. అక్కడితో సమస్య తేలిపోయింది. జీవి తనంతట తాను పుట్టడం అనేది లేదు. సూక్ష్మక్రిములు ఎప్పుడూ ఇతర సూక్ష్మక్రిముల నుండి రావాల్సిందే. జీవశాస్త్రానికి మూలస్తంభం లాంటి ఫలితం ఇది. దీనితో పాశ్చర్కి ఒక విషయం అర్థమయ్యింది. అంతకుముందు కనిపించని ఓ సూక్ష్మక్రిమి కనిపిస్తే అది నిశ్చయంగా మరెక్కడి నుండో వచ్చి ఉండాలి. సూక్ష్మక్రిమి కానీ ఏదో జీవరహిత పదార్థంలోంచి అది ఉద్భవించే ఆస్కారం లేదు. ఈ పరిజ్ఞానాన్ని తాను చేస్తున్న ఇతర పరిశోధనలతో రంగరించి వైజ్ఞానిక చరిత్రలోనే ఓ అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ చేశాడు పాశ్చర్. ఆ ఆవిష్కరణ వ్యాధులకు సంబంధించినది.